ఎందరూ మొక్కిన దీపాదం చిందున బలి తల నొక్కిన పాదం పొందిక మూడే అడుగులు పరచి మూడు లోకములు కొలిచిన పాదం సిరిగే సిరిగి శ్రీపాదం ఎందరూ మొక్కిన దీపాదం చిందున బలి తల నొక్కిన పాదం పొందిక మూడే అడుగులు పరచి మూడు లోకములు కొలిచిన దీప